ఉద్ధన్యమానమస్యామేభ్యం అపపాత్మానం యజమానస్య హంతో శివానః సంతు ప్రతిషష్ఠతః సః షన్నో మాతా పృథివీతోకసాత షన్నో దేవీరభిష్టయే ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః ఐశ్వానరస్య రూపం పృథివ్యాం పరిస్రసాః శోనమాపిశంతు నః ఎదిదం దివో విదతః పృథివ్యాః సంగజ్ఞానే రోదసీతం బభూవతు ఊషాం కృష్ణమవతు కృష్ణమూషాః ఇహోభయోర్హీయమాగమిష్ఠాః ఓదేః కుర్వాణో యత్పృథివీమతరః గుహాకారమాసు రూపం ప్రదీత్య తరతేర్న్యక్తమిక సంభరంతః సదంజీవేమ శరదః సవీరాః ఊర్జం పృథివ్యారథమాభరంతః శరంజీవేమ శరదః పురోహితేః వమ్రేభిర్న విత్తం గుహాసో శ్రోత్రంత ఉర్జపథిరా భవామః ప్రజాపతి సృష్టానాం ప్రజానాం క్షుతోపహత్తేతు వితన్నో అస్తు ఉపప్రభిన్న విషమోర్జం ప్రజాభ్యః సూదం గృహేభ్యో రథమాభరామి యస్య లోకం బిభ్రతి మామవిందతే గుహా ప్రవిష్టాగం శరీరస్య మధ్యే తస్యేదం విహతమాభరంతః అశంవక్కారమస్యాం విధేమ యత్పర్యపశ్యత్ శరీరస్య మధ్యే ఉర్వీమ పశ్యత్ జగతః ప్రతిష్టాం తత్పుష్కరస్యాయతనాద్ధిజాతం అర్ణం పృథివ్యా ప్రసరగంహరామి యాభిరగం హజ్జగతః ప్రతిష్టాం ఉర్వీమాం విశ్వజనస్య భర్తేం తానః శివాః శర్కరాః సంతు సర్వాః అగ్నేరేణశ్చంద్రగం హిరణ్యం అర్ధః సంభూతమమృతం ప్రజాసు తత్సంభరన్నుత్తరతో నిధాయ అధిప్రయచ్ఛన్ దురితింతరేయం అశ్వారూపం కృత్వా యదశ్వత్థే తిష్ఠః సంవత్సరం దేవేభ్యో నిధాయ తత్తేన్యక్తమిక సంభరంతః శరంజీవేమ శరదః సవీరాః ఊర్జః పృథివ్యాధ్యక్షితోసి వనస్పతే శతవలిశో విరోహ త్వయా వయమిషమోర్జం మదంతః నాయస్తోషేణ సమిషామదేమ గాయత్ర్యా క్రియమాణస్తయత్తే పర్ణమపదతృతీయస్యైతి మోషి సోయం పర్ణస్వామపర్ణాధ్యజాతః తమోహరామి సోమపీఠస్యావరుధ్యై దేవానాం బ్రహ్మవాదం వదతాయ్యత్ ఉపాసనో శుశ్రభావేశ్యతోహి తథోపామావిశతు బ్రహ్మవర్చసం తత్సంభరగ్రస్తవరుంధీయ సాక్షాత్ యాదేష్టస్యాగ్నేః హేతిమశమయత్ ప్రజాపతిః తామివామప్రదాహాయ సమేకం శాంతే సలామ్యహం యత్తే శిష్టస్య యతః విజంగతం భాచ్ఛజ్జాతవేదః తయా భాసా సంవితః పురున్నో లోకమనఃప్రభాహి యత్తే తాంతస్య హృదయమాచ్ఛిందం జాతవేదః మరుతోద్భ్యస్తమయిత్వా ఏతత్తేతత్ సనే సంభరామి సాత్మా అగ్నే సహృదయో భవేహ చిత్రయానశ్వత్థాత్ సంభృతా బృహత్యః శరీరమభిజ్ఞస్కృతాస్థ ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితాః తిస్రస్త్రవర్ధ్యమిథునాః ప్రజాతే అశ్వత్థాద్ధవ్యవాహాద్ధిజాతాం అగ్నే స్తనో యజ్ఞిగాగుం సంభరామి శాంతయోనిగుం సమీ గర్భం అగ్నయే ప్రజనయితవే యో అశ్వత్థః సమీ గర్భ ఆరోహత్వే సందేహరా విబ్రహ్మణా యజ్ఞేతుభిః సహ యంతో సమభరం జాతవేద యథాశైలం భవతేదన్యక్తం సదంభృతస్యేత శివః ప్రజాభ్యః వరుణో లోకమరుణేతు విద్వాన్ ప్రవేధసే గమయే మేధ్యాయ వచో వందాలమిఠభాయ విష్ణే యతో భయమభయం తన్నో అస్తు అవదేవాయిదేహేభ్యాన్ సమిధాగ్నిందు వస్యత హృదేర్బోధయతాధిశిం ఆస్మిన హవ్యాజుహోతన ఉపత్వాగ్నే హవిష్మదీః ఘృతాచేర్యంతు హర్యత ఘృతస్వ సమిధో మమ సంతా సమిద్భిరంగిరః హృదేన వర్ధయామధి బృహక్షోజాయ విష్ఠ్యా సమిధ్యమాణః ప్రథమోను ధర్మః సమర్థభిరజ్యతే విశ్వమానః శోచుష్కేశో ఘృతనిర్నిక్పావకః సదేజ్ఞో అగ్నిర్యజసాయ దేవాన్ ఘృతప్రదేకో ఘృతయోజరగ్నిః ఘృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతపుషస్తాధరితో వహంతి ఘృతమివన్ శైలాయక్షిదేవాన్ ఆయుర్దాగ్నే హవిషోజుషాణః ఘృతప్రదేకో ఘృతయోజరధి ఘృతం పేత్వాముధుచారుగవ్యంపుత్రమభిరక్షదాధిమం వామగ్నేతమిధానయ్యవిష్ఠ దేవాదూతం చక్రదేహవ్యవాహం వరుద్రేషం ఘృతయో నిమాహుతం ద్వేషం చక్షుర్దశిరేచోదయన్మతి వామగ్నే ప్రతిబాహుతం ఘృతేన సంనాయవస్తు సమిధాసమీధిరే సమావధానమోషధీభిరక్షితః వరుద్రయాగం పార్థివాభిష్ఠసే ఘృతప్రదేకం వరతస్య సోర్షదం అగ్నిం మిత్రం న సమిధానలించతే ఇంధానో అక్రో విదశేషుదీర్యతే శుక్రవర్ణాముదులోజగుంసతే ధియం ప్రజాగ్నే సంవాసయ ఆశాశ్రమశుభిః సహ ఆశాన్యస్మాధేహి యాన్యాసం సవిదస్సవే అహే విష్పత్నే సుధనేరితస్య అర్వాజీవేతం ధరుణేరీనాం అంతర్వక్నేజన్యం జాతమేదసం అధ్వరాణాంజనయసః పురోగాం ఆరోహతం దశతకం షట్వయేర్మః ఋతేనాజుషావర్తసా సహ జోగ్రీవంగముత్తరాముత్తరాకం సమాహం దర్శమహం పౌర్ణమాజయ్యజ్ఞయ్యచాయజైతి స్థో అగ్నిరేతసౌ గర్భంతసాంతే వా వహంతదే తత్సత్తే యద్వీరం బిభృతః వీరంజనయ్యశ్వథః తే మత్ప్రాతః ప్రజనిష్యేచే తే మా ప్రజాతే ప్రజనయ్యశ్వథః ప్రజయా పశుభిర్బ్రహ్మవర్తతేన సువర్గే లోకే అజదాత్ సత్యముపైమి మానుషాద్దైవ్యముపైమి దైవీం భాజయ్యచ్చామి శల్కేరగ్నిమింధానః ఉభౌ లోకౌ సనేమహం ఉభయోర్లోకయోరుద్ధ్వా అతిమృత్యంతరామ్యహం జాతవేద భువనస్య రేతః ఇహసించ తపసో యజ్ఞనిష్యతే అగ్నిమశ్వత్సాసిహవ్యవాహం శమీగర్భాజ్జనయోమయోభూః అయం తేజోనిరుత్తియః యతో జాతో అరోచథాః తంజానన్నజ్ఞారోహ అసానోమర్ధయారయం అపేతవీతమృతసర్పథాతః ఏత్రస్థపురాణాయేతనూతనాః అదాదిలయ్యమవసానం పృథివ్యాః అర్కన్నివం పితరో లోకమస్మై అగ్నేర్భస్మాస్తగ్నేః పురేషమసి సంజ్ఞామధికామధరణం మైరేకామధరణం భూయాత్ సంవత్సజామి హృదయాని సగం షష్టం మనో అస్తువః సగం షష్టః ప్రాణో అస్తువః సంయావ ప్రియాస్తనువః సంప్రియా హృదయానివః ఆత్మావో అస్తు సంప్రియః సంప్రియాస్తనువో మమ కల్పేతాంద్యా వా పృథివీ కల్పంతా మామపోషధీః కల్పంతామగ్నయః పృథగ్ మమజ్జ్యేష్ఠాయ సంప్రదాః హేగ్నయః సమనసః అంతరాద్యా వా పృథివీ వాసంతికావృతో అభికల్పమానాః ఇంద్రమివ దేవా అభిసంవిశంతు దివస్త్వా వీర్యేణ పృథివ్యై మహిమ్నా అంతరిక్షస్య పోషేణ సర్వపశుమాదధే అగీజనం నమతం మత్యాసః అశ్రేమానం తరణిం వేడుజంభం దశస్వసారో అగ్రువః సమీచీః ఉమాగుం సంజాతమభిదగుం నభంతాం ప్రజాపదేస్త్వా ప్రాణేనాభిప్రాణిమి ఓష్ఠః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాగ సరసారదాయ శతగుం ధరభ్యాయుషే వర్ధసే జీవాత్మై పుణ్యాయ అహం తదస్మి మదసి త్వమేతత్ మమాసిజోనిస్తమయోనిరస్మి మమైవ సంవహ హవ్యాన్యగ్నే పుత్రః పిత్రే లోకృజ్జాతవేదః ప్రాణే త్వామృతమాదధామి అన్నాదమన్నాజ్ఞాయ గోప్తారంగుప్త్యైః సుగారిహపత్యో విదహన్నరాజీః ఉషదశ్రేయసే శ్రేయసే అర్ణసే అగ్నే సుపత్రాగం అపగాధమాన ఆయస్పోషమిషమోర్జమస్మాసుధే ఇమా ఉమా ఉపతిష్టంతు నాగ ఆవిర్ప్రజాభిర్గసంవదేయ ఇహో నిడాతిష్టతు విశ్వరూపీ మధ్యేవసోర్భీరిహి జాతవేదః ఓజసే మనాయద్వాద్యచ్ఛే ఉషణే సుష్మాయాయుషే వర్చసే సపత్రతోరధివృత్రతోః ఎస్తే దేవేషు మహిమాసు భర్గః ఎస్త ఆత్మా పశుషు ప్రవిష్టః పుష్టిర్యాతే మనుష్యేషు పప్రథే ప్రయాణో అగ్నే జుషమానయేహి ఇవః పృథివ్యాః పర్యంతరిక్షాత్ మాతాః పశుభ్యో అభ్యోషధీభ్యః యత్ర యత్ర జాతవేదః సంబభూత తతో నో అగ్నే జుషమానయేహి రాజీవన ప్రతిశం ప్రేహి విద్వాన్ అగ్నేరగ్నే పురో అగ్నిర్భవేహ విశ్వాశాదీర్జా నో విభాహి ఓర్జన్నోధేర్ద్విపదే చతుష్పదే అన్వగ్నిరుషసామగ్రమక్ష్యతే అన్వహాని ప్రథమో జాతవేదాః అనుసూర్యస్య పురుత్రాచరశ్మీన్ అనుద్యావా పృథివీ ఆదదాన విక్రమస్వ మహాగుంపసి వేదిషన్మానుషేభ్యః త్రిషుడోకేషు జాగృహి ఎదిగం దివో విదః పృథివ్యాః సంవిధానే రోదసీతం బభూవతుః ప్రయోః పృష్ఠే సీతతు జాతవేదాః శంభో ప్రజాభ్యస్తనువేశ్యో నః ప్రాణంతామృతాదధామి అన్నాదమన్నాభ్యాయ గోప్తారం గుప్తైః యత్తే శుక్రశుక్రం వర్చః శుక్రాతనోః శుక్రం జ్యోతిరజస్రం తేన మేనేది హితేన ద్వాదశే అగ్నినాగ్నే బ్రహ్మణా ఆనశే వ్యానశే సర్వమాయుర్వ్యానశే తర్య ప్రజాం మే గోపాయ అమృతాయ జీవసే దానాం చ నిష్యమానాం చ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అసర్వమిదం మే గోపాయ రసమన్న విహాయుషే అలబ్ధాయోషీతతమా అవిషన్నః పితం కృణో శర్గస్య పశోన్మే గోపాయ దివాజోగే చతుష్పదః అష్టాశభా శరీహాగ్నే ఏకైకసభాశుకాః సప్తదశసభాన్మే గోపాయ ఏషభ్యాః సభాసదః కాళింద్రియావదః కురు సర్వమాయుర్వాసదాం హే మధ్యయమంతం మే గోపాయ యముషయస్త్రీ విదావిదః సామానిజోగుంషే స్వాహి శ్రీరమృతాసుదాశిఖండాయ మతిస్వపేషాః ఘృతపదే కా భువనస్య మధ్యే మర్మృద్యమానా మహతే సౌభగాయ మహ్యంధుక్ష్మయజమానాయ కామాన్ ఇహైవ సంతత్ర సతో అగ్నయః ప్రాణేన వాచా మనసా విభర్మి ఇదో వాసంతమాయుర్మా ప్రహాసీత్ జ్యోతిషా వో వైశ్వానయనోపతిష్టే పంచథాగ్నేంద్రక్రామద్ ఇలాత్సృష్టా ప్రజాపదేః ఊర్ధ్వారోహద్రోహిణీ యోనిరగ్నే ప్రతిష్ఠితిః న వేదాన్యహాని భవంతి న వేదువర్గా లోకాః యదేతాన్యహాన్యుపయంతి నమస్వేమ తత్సు వర్గేషు లోకేషు సత్రిణః ప్రతిష్ఠంతోయంతి అగ్నిష్టోమాః పరః సామానః కార్యా ఇత్యాహుః అగ్నిష్టోమ సంవిదస్సు వర్గో లోక ఇతి ద్వాదశాగ్నిష్టోమస్య స్తోత్రాణి ద్వాదశమాసాః సంవత్సరః తత్తన్న సూక్ష్యం ఉచ్చాగేవ సప్తదశాః పరః సామానః కార్యాః అశవో వా ఉక్తాని పశూనామవరుధ్యై విశ్వజితభిజితామగ్నిష్టోమౌ ముఖ్యాః సప్తదశాః పరస్తామానః తేషగ్గస్తుదా విరాజమభిసంపద్యంతే వేదర్థావతిరిచ్యేతే ఏకజాగౌరతిరిక్తః ఏకజాయునూనః స్వర్గో వై లోకో జ్యోతిః ఊర్భిరాజ్ స్వర్గమేవ తేన లోకమభిజయంతి యత్పరగుణాథంతరం తత్ప్రథమేహం కార్యం బృహద్వితీయే వైరూపం తృతీయే వైరాజం చతుర్థే శాక్వరం పంచమే వైవతకం షష్ఠే తదు పృష్ఠేభ్యో నయంతి సంతన ఏతే గ్రహా లిఖ్యంతే అధిగ్రాహ్యా పరస్ సామధు ఇమానేవేతేర్లోకాన్ సంతన్వంతి మిథునాయేతేర్గ్రహారిష్యంతే అధిగ్రాహ్యా పరస్ సామధు మిథునమేవతేర్విజమానా అవరుంధతే బృహపృష్టం భవతి బృహద్వేషవర్గో లోక బృహదేవసువర్గం లోకయ్యంతి త్రయస్త్రిపుంషిమసామ మాభ్యంతి నేమమానే భవతి త్రయస్త్రిపుంషద్వై దేవతాః దేవత ఏవరుంధతే ఏవాతరాచకం సంవత్సరముపయంతి నహీయంతే స్వస్తి సమశ్నువతే అథేమోర్వాంచముపయంతి దేహైనస్వస్తి సమశ్నువతే ఏదద్వాహముతోర్వాంచముపయంతి ప్రజాపతి సౌ దేవేంద్ర తదు దేవేభ్యో నయంతి సంతతిర్వాతేగ్రహాపరస్సామాన విశోకాంతివాకీర్త్యం యథాశాలాయే పక్షసీ ఏం సంవత్సరస్ పక్షసీ ఎదేన గృహ్యేరన్ విశోచే సంవత్సరస్ పక్షసీ వ్యవస్థం ఆర్తిమార్చేయు ఎదేతే గృహ్యంతే యథాశాలాయే పక్షసీ మధ్యమం వగుంశమభిసమాయచ్చతి ఏం సంవత్సరస్ పక్షసీది వా కీర్త్యమభిసంతన్వంతి ఆర్తిమార్చంతి ఏకభిగుంశమహద్భవతి శుక్రాగ్రాగ్రహాగృహ్యంతే ప్రత్యుక్తబ్ధేశగత్వాయ సౌర్యేతదః పశురా లభ్యతే సౌర్యో విగ్రాహ్యో లిఖ్యతే అహరేవ రూపేణ సమర్థయంతి అసో అంధయే వేషమయక్రియతే సప్తైతదహరదిగ్రాహ్యా లిఖ్యంతే సప్తవేశీర్గణ్యా ప్రాణాః అసావాదిత్యశిర ప్రజానాః శీర్షన్నేవ ప్రజానాః ప్రాణాన్ దధాతి తస్మాత్ సప్తశీర్షన్ ప్రాణాః ఇంద్రో వృత్రగం హత్వా అసురాన్ పరాభావ్య సరిమాన్ లోకానభ్యనయత్ తస్యాసో లోకోనభిజిత ఆసీత్ తం విశ్వకర్మా భూత్వాభ్యనయత్ యద్వై విశ్వకర్మణో గృహ్యతే స్వర్గస్య లోకస్యాభిజిత్యై ప్రవాయతేస్మాన్ లోకాచ్యవందే ఏ వై విశ్వకర్మణం గృహ్ణతే ఆదిత్యశ్వో గృహ్యతే యం వా అతిథిః అస్యామేవ ప్రతిష్ఠంతి అన్యాన్యాగృహ్యేతే విశ్వాన్యేవాన్యేన కర్మాణి కుర్వాణాయంతి అస్యామన్యేన ప్రతిష్ఠంతి తావాపరాధాత్ సంవత్సరస్యాన్యాన్యాగృహ్యేతే తా ఉభౌ సహ మహాప్రతే గృహ్యేతే యజ్ఞస్యైవాంతం గత్వా ఉభయోర్లోకయో ప్రతిష్ఠంతి అర్ఘ్యముక్తం భవతి అన్నాద్యశ్చావరుద్ధై ఏకవిగుంశకేశ భవతి ఏతేన వై దేవాలేకవిగుంశేన ఆదిత్యమిదముత్తమగుంసువర్గం లోకమారోహయన్ సవాలేష ఇదేకవిగుంశ తస్య దశావస్థాదహాని దశపరస్తాద్ సవాలేష విరాజ్యుభయన ప్రతిష్ఠితః విరాజిహివాలేష ఉభయన ప్రతిష్ఠితః తస్మాదంతరేమో లోకౌ యన్ సర్వేషు సువర్గేషు లోకేష్వభితమన్నేతి దేవాదిత్యస్య సువర్గస్య లోకస్య పరాజోదిపాదాదవిభయః పంచంతోభిరతృగం హంధృత్యై దేవాదిత్యస్య సువర్గస్య లోకస్య అవాజోపాదాదవిభయః తం పంచభీరస్తుభిరుదవయన్ తస్మాదేకపింశే హన్ పంచదివా కీర్త్యాని క్రియంతే రష్మయో వేదివా కీర్త్యాని ఏకాయత్రేషోత్తరయో పవమానయోః మహాదివాకీర్త్యకుంభోజః పృష్ఠం బృహన్నం బ్రహ్మ సామం భాసోగ్నిష్టోమః అథైతాని పరాణి పరేర్వై దేవాదిత్యకుం సువర్గం లోకమపాలయన్ యన్ తత్పరాణాం పరత్వం పారయంతేనం పరాణి యదేవం వేద అథైతాని స్పరాణి స్పరేర్వై దేవాదిత్యకుం సువర్గం లోకమస్పాలయన్ యదస్పాలయన్ తత్స్పరాణాగ్నిస్పరత్వం స్పారయంతేనగ్నిస్పరాణి ఏవం వేద అప్రతిష్టాం వారేతే గచ్ఛంతి ఏషాగుం సంవత్సరే నాప్తే చ ఏకాదశిన్యాప్యతే వైష్ణవం వా వనమానభంతే యజ్ఞో వే విష్ణు యజ్ఞమేవానుభంతే ప్రతిష్ఠిత్యై ఐంద్రాజ్ఞమానుభంతే ఇంద్రాగ్నే వై దేవానామయాతయామానౌ ఏ ఏవ దేవతే అయాతయామ్ని ఏవానుభంతే ఐశ్వదేవమానుభంతే దేవతాదేవావరుంధతే యావా పృథివ్యాం ధేనుమానుభంతే యావా పృథివ్యో రేవ ప్రతిష్ఠంతి వాయువ్యం వత్సమానుభంతే వాయుదేవేభ్యో యథాయుధనాద్ దేవత అవరుంధే ఆదిత్యామయం వశామానుభంతే ఇయం వాదిదిః అస్యామేవ ప్రతిష్ఠంతి మేత్రావరుణేవానుభంతే మిత్రేణైవ యజ్ఞస్య స్పిష్టకం శమయంతి వరుణేన తిష్టం రాజాపత్యంతో పరం మహాభ్రతానుభంతే రాజాపత్యోదిగ్రాహ్యోదిక్షుకే అహరేవ రూపేణ సమర్థయంతి అథో అంధరేవేష వైక్రియతే ఆగ్నేయమానభంతే పది ప్రజ్ఞాహత్యై అజపే త్వానుమాయేతే పూర్వైర్మాసైరవరుంధతే ఎదేతే గవ్యాః పశవా లభ్యంతే ఉభయేనాం పశూనామవరుధ్యై యదుదిరిక్తామేకాదశిని మాలభేనన్ అప్రియం భ్రాతుర్మ్యమభ్యయరిచ్చేత యద్వౌ ద్వౌ పశు సమస్యేయుః కనీయాయ కుర్వీరన్ యదేతే బ్రాహ్మణవంతః పశవః లభ్యంతే నాప్రియం భ్రాతుర్మ్యమభ్యయరిచ్యతే నగనీయాయ కుర్వతే ప్రజాపతిః ప్రజా సృష్ట్వా వృత్తోషయత్ తం దేవా భూతానాగం వసంతేజః సంభృత్య తేనైనమభిరజ్యన్ మహానమవర్తేతి తన్మహాభ్రతస్య మహాభ్రతత్వం మహద్భ్రతమిది తన్మహాభ్రతస్య మహాభ్రతత్వం మహతో భ్రతమిది తన్మహాభ్రతస్య మహాభ్రతత్వం పంచవింశ స్తోమో భవతి చతుర్వింశబ్దమాన సంవత్సర ఏకస్మిన్ సంవత్సరే ప్రాజాయత అదన్నం పంచవింశమభవత్ మధ్యద క్రియతే మధ్యదోహ్యన్నమహితం ధినోతి అథో మధ్యదేవ ప్రజానామోధీయతే అథయద్వాజమంత్ర క్రియతే తస్మాదంతే ప్రజా సమేధంతే అంతర క్రియతే ప్రజననాదైవ రవిక్షిరో భవతి రేధా విహితం విశిర రోమశరీరస్తి పరాజాస్తువంతి తస్మాత్తత్సదిరేవ నమేద్యతోనుమేద్యతి నృష్యతోనుకృష్యతి పంచదశోన్యః పక్షో భవతి సప్తదశోన్యః తస్మాద్వయాగస్య అన్యతరమభిపర్యావర్తంతే అన్యతరమోహిరద్దరీయః క్రియతే పంచవింశాత్మా భవతి తస్మాన్మధ్యదః పశవో వరిష్ఠాః ఏకవింశం పుచ్చం ద్విపదాస్తువంతి ప్రతిష్ఠిత్యై సర్వేణ సహస్తువంతి సర్వేణ హ్యాత్మనాన్వీ సహోత్పదంతి ఏకైకాముచ్చగుంషంతి ఆత్మన్నిఖ్యంగాని బద్ధాని నవానేరేణ సర్వపురుషః నిరితైతో లోమాని తతో నఖాన్ పరిమాణః క్రియంతే తాన్యేవతేన ప్రత్యుప్యంతే ఔదుంబరస్తల్పో భవతి ఊర్ధ్వాన్నముదుంబరః ఊర్ధ్వగేవాన్నాగ్నిస్యావరుద్ధ్యై యస్య తల్పసద్యమనభిజితగ్ని స్యాత్ తదేవానాగుంసామ్యక్షే తల్పసద్యమభిజయానీతి తల్పమాయుష్యోద్గాయేత్ తల్పసద్యమేవాభిజయతి యస్య తల్పసద్యమభిజితగ్ని స్యాత్ సదేవానాగుంసామ్యక్షే తల్పసద్యం మాపరాజయతేతి తల్పమాయుష్యోద్గాయేత్ నల్పసద్యం పరాజయతే ప్రేంఖేషగుంసతి మహోగై ప్రేంఖ మహదేవాన్నాద్యస్యావరుద్ధ్యై దేవాసురా సంయత్తాసన్ ఆదిత్యే వ్యాయచ్ఛంత తమ్ దేవాః సమరయన్ బ్రాహ్మణశ్చ శూద్రశ్చ కర్మకర్తేభ్యాయచ్ఛేతే దేవ్యో వైవర్ణా బ్రాహ్మణః అసూర్యః శూద్రః వివేదాత్సురిమేషు భూతమక్రం నిత్యం నితరో బ్రూయాద్ ఇమముద్దాసీకారిణ కిమేదుర్భూతమక్రం నిత్యం నితరః యదేవేధాకం సుకృతయ్యారాధ్యే తదన్యతరోభిశ్రీనాది యదేవేధాం దుష్కృతయ్యారాధ్యే తదన్యతరోపహంతి బ్రాహ్మణః సంజయతి అముమేవాదిత్యం భ్రాతుర్వ్యస్య సంవిందంతే దేవాసురా సంయత్తాసన్ హే దేవా విజయమయంత అగ్నేశోపయోస్తేజస్వినేస్తనో సన్యదశ ఇదమునో భవిష్యతి యది నో జయ్యంతీతి తేనాగ్నేశోమాపపాక్రాముతాం హే దేవా విజిత్య అగ్నేశోమావన్వయేక్షన్ తేజమన్వమింద్రం నిదశోత్సన్నం తస్య విభక్తేభిస్తేజస్వినేస్తనోరవారుంధర హే సోమమన్వమిందన్ తమగ్నన్ తస్య యథాభిజ్ఞాయం తనోర్భిగృంధర హే గ్రహాభవన్ తద్గ్రహాణాం గ్రహత్వం యస్యేవం విదుషో గ్రహాలిక్యంతే తస్య త్వేవ గృహీతాః నానాగ్నేయం పునరాధేయే కురుయాద్ యదనాగ్నేయం పునరాధేయే కురుయాద్ యద్ధమేవ తత్ అనాగ్నేయం వారేణ క్రియతే యత్సమిషస్తనోనపాదమిడో పరిహర్యజతి వాజ్యభాగౌ స్యాతాం అనాజ్యభాగో భవత ఇత్యాహుర్భావాగ్నేయావన్వం చావితి అగ్నే పవమానాయోత్తర స్యాద్ యత్పవమానాయ ఏనాజ్యభాగ ఏన సౌమ్య బుధన్వత్యాగ్నేయస్యాజ్యభాగస్య పరోనుభాగ్యా భవతి యథాసుక్తం బోధయతి తాదృగే వదత్ అగ్నిక్తాః పత్నే సంయాజానామృతస్యుః తేనాగ్నేయకం సర్వం భవతి ఏకథా తేజస్వినే దేవతాముపైతేత్యాహుః సైనవేశ్వరా ప్రదహయతి నేదిబ్రూయాద్ ప్రజననం వా అగ్నిః ప్రజననమేవోపైతేతి కృతయజః సంభృతసంభార ఇత్యాహుః అసంభృత్యా సంభారాః తయజః కార్యమితి అథో ఖలు సంభృత్యాదేవ సంభారాః కార్యం యజుః పునరాధేయస్య సమృద్ధ్యై తేనోపాగుంశు ప్రచరతి యేష్యైవమారేణః యత్పునరాధేయః యథోపాగుంశునష్టమిచ్చతి తాదృగేవ తత్ ఉచ్చైస్విష్టగతముత్సృజతి యథా నష్టం విత్వా ప్రాహాగమితి తాదృగేవ తత్ ఏకథా తేజస్వినే దేవతాముపైతేత్యాహుః సైనమేశ్వరా ప్రదహయతి తత్రథానోపైతి ప్రజానూయాదేష్మేవ భక్తి కురుయాద్ యథా పూర్వమాజ్యభాగో స్యాదాః ఏవం పత్నే సంయాజాః తద్వైష్వానరవత్ ప్రజననవత్తరముపైతీతి తదాహుః యర్థం వా ఏతత్ అనాగ్నేయం వా ఏతత్ క్రియత ఇతి నేతి బ్రూయాద్ అగ్న్యం ప్రథమం విభక్తేనాంగజతి అగ్నిమత్తమం పత్నే సంయాజానాం తేనాగ్నేయం తేన సమర్థం క్రియత ఇది దేవా వై యథాదర్శం యజ్ఞానాహరంత యోగ్నిస్తోమం యముఖ్యం యోధిరాత్రం తేనైవ సర్వే వాజపేయమపశ్యన్ తే అన్యోన్యస్పేనాతిష్ఠంత అహమనేన యజా ఇది తే బ్రువన్ ఆజిమస్య ధావామేతి తస్మిన్నాజిమ ధావన్ తమ్ బృహస్పతి ఉదయత్ ఏనాయజత సస్వారాజ్యమగచ్చత్ తమింద్రాబ్రవీన్ మామనేన యాజయేతి ఏనేంద్రమయాజయత్ స్వాగ్రం దేవతానాం పర్యైర్ అగచ్చత్ స్వారాజ్యం అతిష్టంతాస్మై జ్యేష్ఠాయ ఏవం విద్వాన్ వాజపేయేన యజతే గచ్చతి స్వారాజ్యం అగ్రగం సమానానాం పర్యేది తిష్టంతే అస్మై జ్యేష్ఠ్యాయ సమాదేశ బ్రాహ్మణస్థైవరాజన్యస్థయజ్ఞేతం వాజపేలిత్యాహు వాజాప్యో వాజేశ వాజగ్ఞేతేన దేవా ఐప్సన్ స్వామో వై వాజపేయ యో వై సోమం వాజపేయం వేద వాజ్యే వైనం వేత్వా భవతి ఆస్య వాజే జాయతే అన్నం వై వాజపేయ ఏవం వేద అత్యన్నం ఆస్యాన్నాదో జాయతే బ్రహ్మ వై వాజపేయ ఏవం వేద అత్యబ్రహ్మణాన్నం ఆస్య బ్రహ్మా జాయతే వాగ్వై వాజస్య ప్రథమ ఏవం వేద కరోతి వాచా వీర్యం ఐనం వాచా గచ్చతి అభిమతీం వాచం వదతి ప్రజాపతిర్దేవేభ్యోరిజ్ఞాన్యాదిశత్ సహాత్మన్నాజవేగమధత్త తందేవా అబ్రువన్ ఏషవామయజ్ఞః యద్వాజపేయ అప్యేమనోత్రాస్మిది ఏభ్యయేతావుద్యుదే ప్రాయచ్ఛత్ తావాయేతావుద్యుదయో వ్యాఖ్యాయంతే యజ్ఞస్య సర్వత్వాయ దేవతానామయద్భాగాయ దేవావే బ్రహ్మణశ్చాన్నస్య దశమనవమాఘ్నన్ యద్బ్రహ్మణ శ్రమనమాసీత్ సాగాచానారాశగ్ఞస్య భవతి యదన్నస్య సాధురాః తస్మాద్గాయనశ్చమత్తస్య జనప్రతిగృహ్యం యత్ప్రతిగృహ్ణీయాత్ శ్రవణం ప్రతిగృహ్ణీయాత్ సర్వా వా ఏతస్య వాచో వరుద్ధాః యో వాజపేయాది యా పృథివ్యాయాగ్నౌ యా రసంతరే యాంతరిక్షే యా వాయౌ యా వామదేవ్యే యా దివి యా దిత్యే యా బృహతి యాక్షయౌషధేషు యా వనస్పతిషు తస్మాద్వాజపేయాజ్యార్పిజీనః సర్వాహ్యస్య వాచో వరుద్ధాః దేవాగ్రహేర్యజ్ఞస్య నావారంభత తదనిగ్రాహ్యైర్దిగృహ్యావారంభత తదనిగ్రాహ్యా నామనిగ్రాహ్యత్వం యదనిగ్రాహ్యా గృహ్యంతే యదేవాన్యేర్గ్రహేర్యజ్ఞస్య నావరుంధే తదేవతేర్దిగృహ్యావరుంధే పంచగృహ్యంతే పాంతో యజ్ఞః యావానేవ యజ్ఞః తమాప్తావరుంధే సర్వ ఐంద్రా భవంతి ఏకథైవ యజమాన ఇంద్రియం దశతి సప్తదశ ప్రజాపత్యాగ్రహాదిక్యందే సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యై ఏకయచ్చా గృహ్ణాతి ఏకథైవ యజమానే వీర్యం దధాతి సోమగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్ యత్సోమః ఏతన్మనుష్యాః యత్స్వాః పరమేణైవాస్మాన్నాద్యమవరుంధే సోమగ్రహాన్ గృహ్ణాది బ్రహ్మణో వా ఏతత్తేజః యత్సోమః బ్రహ్మణ ఏవ తేజసా తేజో యజమానే దధాతి సురాగ్రహాన్ గృహ్ణాది అన్నస్య వా ఏతచ్చమలం యత్సురాః అన్నస్యైవ శమలేన శమలం యజమానాదవహంతి సోమగ్రహాగిశ్చ సురాగ్రహాగిశ్చ గృహ్ణాది ఉమాయవై సోమః శ్రీసురాః తన్మిథునం మిథునమేవాసి తద్దివ్యే కరోతి ప్రజననాయ ఆత్మానమేవ సోమగ్రహై శృణోతి జాయాగుంసురాగ్రహైః అస్మాద్వాజపేయాజ్ఞముష్మిల్లోకేష్మిజగం సంభవతి వాజపేయాభిజితగ్రహ్యస్య పూర్వే సోమగ్రహాలిష్యంతే అపరే సురాగ్రహాః పురోక్షగం సోమగ్రహాన్ సాధయతి పశ్చాదక్షగం సురాగ్రహాన్ పాపపశ్చదస్య మిథిత్యే ఏష వై యజమానః యత్సోమః అన్నగం సురాః సోమగ్రహాగిశ్చ సురాగ్రహాగిశ్చ వ్యతిషజతి అన్నాద్యేనైవేన వ్యతిషజతి సంవృతశ్చదం వా భద్రేణ పంక్తేభ్యః అన్నం వై భద్రం అన్నాద్యేనైవేన గుంసగం సృజతి అన్నస్య వారేతచ్చమలం యత్సురాః పాప్మేవ ఖలు వై శమనం ఆత్మనామానేన వేదచ్చమలేన వ్యతిషజతి యత్సోమగ్రహాదిశ్చతురాగ్రహాదిశ్చ విడిశయతి విపునశ్చమివా పాప్మనా వృంతేత్యాహ పాప్మనేవేన కుంశమరేణ వ్యావర్తయతి తస్మాద్వాజపేయ రాజీ భూతో మేభ్యో దక్షిణ్యః తాముద్రమతి సోమగ్రహైః అమమేవతేర్లోకమభిజయతి ప్రత్యాంసురాగ్రహైః ఇమమేవతేర్లోకమభిజయతి ప్రతిష్ఠంతి సోమగ్రహైః యావదేవ సత్యం తేన సూయతే వాయుభ్యః సురాగ్రహాన్నహంతి అనుతేనైవ విషగుంసగం సృజతి హిరణ్యపాత్రం మధా పూర్ణం దదాతి మధవ్యోధానేతి ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమానాయుస్తేజో దధాతి బ్రహ్మవాదినా వదంతి నాగ్నిష్టోమో నోక్ష్యః న షోడశేనాదిరాత్రః అథ కస్మాద్వాజపేయే సర్వే యజ్ఞకృతమోవరుభ్యంత ఇతి పశుభిరితి బ్రూయాత్ ఆగ్నేయం పశుమానుభదే అగ్నిష్టోమమేవ తేనావరుంధే ఐంద్రాగ్నేనోక్ష్యం ఐంద్రేణ షోడశిన స్తోత్రం సారస్పత్యాదిరాత్రం మారుత్యా బృహత స్తోత్రం ఏతావంతో వైయజ్ఞక్రతమః తాన్ పశుభిరేవావరుంధే ఆత్మానమేవ స్మృణోత్యగ్నిష్టోమేన ప్రాణాపానముఖ్యేన ఏకం షోడశిన స్తోత్రేణ వాచపతిరాత్రేణ ప్రజాం బృహత స్తోత్రేణ ఇమమేవ లోకమభిజయత్యగ్నిష్టోమేన అంతరిక్షముఖ్యేన సువర్గం లోకకం షోడశిన స్తోత్రేణ దేవయానానేవ పథారోహత్యతిరాత్రేణ నాగకం రోహతి బృహత స్తోత్రేణ తేజదేవాత్మంధత్తాగ్నేయేన పశునాః వోజోబలమైంద్రాగ్నేన ఇంద్రియమైంద్రేణ వాచకం సారస్పత్యా ఉభావేవ దేవలోకం చ మనుష్యలోకం చాభిజయతి మారుత్యా వశగా సప్తదశ ప్రజాపత్యాన్నభూనోలభలే సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేనాప్యై శ్యామారేకరూపా భవంతి ఏవమే ప్రజాపతిః సమర్థ్యై తాన్ పరియజ్ఞకృతానుత్సృజతి మరుతో యజ్ఞమజిఘాగం సన్ ప్రజాపతేః ఏభ్యేతాం మారుతేం పశామానుభద ఏవేనాన సమరత్ మారుత్యా ప్రజర్య మరుత ఏవ సమయత్వా ఏకే ప్రజలతి యజ్ఞస్యాఘాతాయ ఏకథాపాయుహోతి ఏకదేవత్యాది ఏకే అథోకథైవ యజమానే వీర్యం దధాతి నైవారేణ సప్తదశావేణైతరే ప్రజలతి ఏదత్పరోడాశాఖ్యేతే అథో పశూనామేవ శిద్రమపి దధాతి సారస్పత్యోక్తమయా ప్రజలతి వాగ్వైధరస్పతి తస్మాత్ ప్రాణానాం వాగుత్తమా అథో ప్రజాపదావేవ యజ్ఞం ప్రతిష్ఠాపయతి ప్రజాపతి వాగ్ అపన్నదతి భవతి తస్మాన్ మనుష్యా సర్వాం వాచం వదంతి సావిత్రం జుహోతి కర్మణః కర్మణః పురస్తాద్ కస్తద్వేదేత్యాహుః యద్వాజపేయస్య పూర్వయ్యతపరమితి సవితృప్రసూత ఏవ యథా పూర్వం కర్మాణి కరోతి సవనే సవనే జుహోతి ఆక్రమణమేవ తత్సేతయ్యతమానః కురుతే సువర్గస్య లోకస్య సమష్ట్యై వాజస్వజర్వాచ మధ్యస్వజాది నగిత్యాహ వాగ్వై దేవానాం పురాణమాసీత్ వాచమేవాస్మాన్నగ్స్పదయతి ఇంద్రస్య వగ్రోజి మాత్రఘ్నైతిరసమువావహరతి విజిత్యై వాజస్య నప్రసవే మాతరం మహీమిత్యాహ యచ్చైవేయం యచ్చాస్యావధి తదేవావరుంధే అథోదస్మిన్నేవోభగేభిజిచ్యతే అప్సంతరమతమప్సుభేషజమిత్యశ్వాన్ పన్మూలయతి అప్సు వా అశ్వస్య తృతీయం ప్రవిష్టం ప్రవచే యదప్సుమల్పూలయతి యదేవాస్యాప్సు ప్రవిష్టం తదేవావరుంధే బహువా అశ్వ మేధ్యముపగచ్చతి యదక్షుమన్ పూలయతి మేధ్యానేవేనాహం కరోతి వాయుర్వా తామనుర్వాత్వేత్యాహ ఏకావా ఏకం దేవత అగ్రే అశ్వమయుంచన్ తాభిరేవేనానేయనక్తి సమస్యోజ్జిత్యై యుధాయనక్తి వ్యావృత్యై అవాహన్న పాదాశుభే మందిరి సంవాష్టి మేధ్యానేవేనాహం కరోతి అసోస్తౌత్తేనాదిగంసరిష్యత విష్ణుక్రమాన్ క్రమదే విష్ణురేవ భూత్తేవాన్ లోకానభిజయతి వైశ్వదేవో వైరథ అంకౌర్యంకాభితోర్థయ్యా విద్యాః యా ఏవ దేవతారథే ప్రవిష్టాః తాభ్యదేవ నమస్కరోతి ఆత్మనోరాజ్యై అసమరసంభావకోస్య రథో భవతి.